అత్యంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ ఏ పరిస్థితిలోనూ సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమ దైవ ప్రేమ.